తరువాత జందెము తావళముగా వేసికొని ఋషి తర్పణమాచరించవలయ్యును. శతర్చిత మధ్యమ ఘృతస్నమద విశ్వామిత్ర వామదేవాత్రి భరద్వాజ వశిష్ఠ ప్రగాధ పావమాన్య క్షుద్ర సూక్త మహాసూక్త సనక సనందన సనాతన సనత్కుమార కపిల సురివో హరి పంచశీర్ష ఋషులకు తర్పణమాచరించవలెను. తరువాత ప్రాచీనావీతగా పితరులకు తర్పణము చేయవలెను. సుమంతుడు జైమిని వైసంపాయనుడు పైల సూత్ర భాష్య భారత మహాభారత ధర్మాచార్యులు మొదలగువారు తృప్తి చెందునట్లు తర్పణమీయవలయ్యును. జానంతి బాహవి గార్గ్య గౌతమ శాకల బాధ్రవ్య మాండవ్య మాండూకేయ ఋషులకు తర్పణమీయవలయ్యును. తరువాత గార్గి వాచక్నవి బడబ ప్రాతిధేయులకు సులభ మైత్రేయులకు కహోళ కౌశీతక మహాకౌశీతక ఋషులకు తర్పణ మొనరింపవలెను. భరద్వాజుడు పైంగ్యుడు మహాపైంగ్యుడు సయజ్ఞకుడు సాంఖ్యాయనుడు ఐతరేయుడు మహైతరేయుడు బాష్కలుడు శాకలుడు సుజాత వక్త్రుడు ఔదవాహి సేజామి సౌనకాస్వలాయనులు ఇంకనూ మిగిలిన ఆచార్యులు అందరును తృప్తి చెందునట్లు తర్పణమాచరింపవలెను. ఆ కులములో బుట్టి సంతానములేక మరణించిన ఆ వంశమందలి వారెల్లరూ నేనిచ్చునట్టి వస్త్ర నిష్పీడన జలమును గ్రహింతురుగాక. ఇది బ్రహ్మయజ్ఞ విధానము. బ్రహ్మయజ్ఞముత్తమమైనది. దీనినాచరించినవాడు సర్వవేదాంగములు చదివిన ఫలమును పొందును. దీని తరువాత సాధకుడు వైశ్వదేవమాచరించి నిత్య శ్రద్ధమాచరింపవలెను. ప్రతిదినము అతిథులకు అన్నము పెట్టుట ముఖ్యముగా నాచరింపవలయును. పిమ్మట ఆవులకు మేత వేసి బ్రాహ్మణులతో గూడి భుజింపవలెను. సాయం సంధ్యావందనము. సాయం సంధ్యావందన మాచరించుట వలన మహామాయాదేవి ప్రసన్నురాలగును. సాధకుడు ఆచమనము చేసి ప్రాణాయామమునరించి నిశ్చల చిత్తముతో పద్మాసనమున సాయంకాలము స్థిరముగా కూర్చొనవలయ్యును. శృతి స్మృతి కర్మలయందు సగర్భ ప్రాణాయామమునరింపవలయ్యును. ధ్యానమునందు అగర్భ ప్రాణాయామమాచరింపవలయ్యును. అది అమంత్రకమనబడును. భూతశుద్ధి మొదలగునవి జరిపిన తరువాత కర్మలాచరింపవలయ్యును. రేచక పూరక కుంభకములు చేసి తన ఇష్టదేవతను ధ్యానింపవలెను. పిమ్మట సాధకుడు సాయం సంధ్యాదేవిని రీతిగా ధ్యానించవలయ్యును. కృష్ణాంగములు కృష్ణ వస్త్రములు ధరించిన వృద్ధ సరస్వతీదేవి గరుడ వాహన శంఖ చక్రగద పద్మహస్త నానారత్న భూషణ భూషిత మంజీర మేఖులలు రవణింపగా ఎనలేని రతనాల కిరీటము ప్రకాశింపగా తారహారవళితో తాటంక మాణిక్య కాంతులతో నునులేత చెక్కుటద్దములతో ప్రకాశించుదేవి పీతాంబరధారిణి సచ్చిదానంద స్వరూపిణి సామగానలోల సత్యమార్గగామిని స్వర్గోక నివాసిని రవి మార్గగామిని అయి సూర్యమండలమునందుండి భూమికి దిగివచ్చు సంధ్యాదేవి నావాహనము చేయుచున్నాను. ఇట్లు సంధ్యాదేవిని ధ్యానించి సంధ్యావందన సంకల్పము చెప్పువలను. ఆపోహిష్ఠామ అగ్నిశ్చ మంత్రములు చదువవలయ్యును. మిగిలిన దంతయును పూర్వము వలె ఆచరింపవలయ్యును. శ్రీనారాయణ ప్రీతికి గాయత్రీ మంత్రముచ్చరించి సాధకుడు శుద్ధ చిత్తముతో సూర్యున కర్ఘ్యమీయవలయును. రెండు పాదములను సమముగా నుంచి దోసిట నీరు తీసుకుని సూర్యమండల సుందరీదేవిని ధ్యానించి వరుసగా అర్ఘ్యమీయవలయును. మూఢుడై తెలివిమాలి నీటిలో అర్ఘ్యమిచ్చినవాడు జ్ఞానహీనుడు. స్మృతి మంత్రముల పాటించని ద్విజుడు ప్రాయశ్చిత్త మొనరింపవలయును. అసావాదిత్యో బ్రహ్మ మంత్రముతో సూర్యోపస్థాన మొనర్పవలయును. ఆసనమున కూర్చొని దేవీనుద్దేశించి వేయిగాని 500 గాని జపము చేయవలెను. ఈ సాయం సంధ్యాదేవి సరస్వతికి వశిష్ఠుడు, ఋషి, విష్ణువు, దేవత సరస్వతి ఛందము సాయం సంధ్యా తర్పణమున వినియోగము చేయవలయును. స్వహ అని పురుషుడు సామవేదము మండలము హిరణ్య గర్భుడు పరమాత్మ సరస్వతి వేదమాత సాంకృతి సంధ్య వృద్ధ విష్ణురూపిణి ఉషసి నిమృజ సర్వసిద్ధికారిణి సర్వమంత్రాధిపతికి భూర్భువస్సువములు పురుషుడునను వారందరికిని శృతి సమ్మతముగా సంధ్యయందు తర్పణమాచరింపవలయును. ఇది సాయం సంధ్యా విధానము. ఇది సర్వదుఃఖహరము, వ్యాధినాశకము, మోక్షప్రదము. సదాచారములందు సంధ్యావందనమునకు ప్రాధాన్యము కలదు. సంధ్యావందనమాచరించిన వారి ఎడల శ్రీదేవి సుప్రసన్నురాలగును. దేవీ భక్తుల వాంఛితములను నెరవేర్చును. గాయత్రీ పురశ్చరణము పాపహరము ఇష్టఫలదాయకమునగు గాయత్రి పురశ్చరణ విధానమును నారాయణుడు ఇట్లు చెప్పెను. పర్వతము చివర నదీతీరము మారేడు చెట్టు మొదలు కొలకులు గోశాల దేవాలయము రావి చెట్టు పూలతోట తులసీవనము పుణ్యక్షేత్రము గురువు సమక్షము. ఈ ప్రదేశములందు ఎచ్చటనైనను మనస్సు నిలుచుచోట పురశ్చరణము చేయువానికి తప్పక మంత్రసిద్ధి కలుగును. ఏ మంత్రమునకైనా పురశ్చరణ చేయదలచినచో మొదట వ్యాహృతులతో గాయత్రిని 10,000 జపము చేయవలయును. నారసింహము ఆదిత్యము వారాహము అనునవి వైదికము తాంత్రికమునని 2 విధములుగా కాగలవు. ఈ రెంటిలో దేనినైనా పురశ్చరణ చేయదలచిన గాయత్రిని జపించనిచో అంతయు నిష్ఫలమగును. ద్విజులందరును శాక్తేయులే కాని శైవులు వైష్ణవులును కారు. ఏలయన నెల్ల ద్విజులును నాదిశక్తి వేదమాతయగు గాయత్రిని ఉపాసించువారే పురశ్చరణ చేయదలచినవాడు మంత్రశోధనకు పూర్వ మంగళ శోధనము ఆత్మశోధనము పూనికతో చేసికొనవలయును. పండితుడాత్మశోధనకు 300,000 జపము చేయవలయును. లేక వేదమున చెప్పినట్లు 100,000 జపించవలయును. ఆత్మశుద్ధి మంత్రశుద్ధి లేక చేసిన హోమములన్నీయు వ్యర్థములేయగును. వేదమే ఇటుల పలికినది. తపస్సు వలన దేహమును తపింపచేయవలయును. దేవతలకు పితరులకును తర్పణము చేయవలయును. అట్టి తపస్సు వలన స్వర్గము గలుగును. క్షత్రియుడు తన బాహు పరాక్రమముతో వైశ్యుడు ధనము వలన శూద్రుడు పరిచర్య చేత ద్విజోత్తముడు జపహోమాదుల వలన ఆపదలను దాటగలడు. అందుచేతనే కడు పూనికతో తపమాచరింపవలెను. శరీరమును శోషింపచేయుటయే ఉత్తమ తపమనబడును. విధి ప్రకారముగా కృచ్ఛ్ర చాంద్రాయణాది వ్రతములతో తపించవలయును. నారద, ఇప్పుడున్న శుద్ధికరణమును తెలుపుచున్నాను వినుము. యాచించక దొరికినది ఉంఛవృత్తి, శుక్ల, భిక్షావృత్తి ఇవి 4 వృత్తులు. ఇట్లు లభించిన దానికి వైదికులు తాంత్రికులును అన్నశుద్ధిని పేర్కొనివారు. శుద్ధమైన భిక్షాన్నము తెచ్చి 4 భాగములు చేయవలయును. అందొకటి ద్విజులకు, 2 గోవులకు, 3 అతిథులకు, 4 తన కుటుంబమునకు తనకు ఉపయోగించుకొనవలయును. ఆయా ఆశ్రమములకు తగినట్లు కబళములు చేయవలెను. మొదట యథాశక్తిగా యథాక్రమముగా దానిపై గోమూత్రము చల్లవలెను. పిమ్మట గృహస్థ వానప్రస్థులకు చెప్పినట్లు కమళములు నిర్ణయించవలయును.